తొంభై ఒక్క హ్రీంపదారాధ్య సం ధా హ్రీంపదారాధ్య హ్రీంపదేన ఏకాక్షర బీజమం శ్రేణ ఆరాధితుం యోగ్య తథా హ్రీంకారేణేవ సంసిదో భుక్తిం ముక్తిం చ విందతి ఇతి భువనేశ్వరి కల్పవచనాదితి యాసత్తు ఓం హ్రీంపదారాధ్యాయే నమః వి హ్రీం అననట్టి ఏకాక్షర బీజ మంత్రముతో ఆరాధింపదగనదిగాన పరమేశ్వరి హ్రీంపదారాధ్యాయని ప్రస్తుయమాన ఎగుచున్నది. హ్రీంకాళేడైన సంసిద్ధి భుకీం ముక్తిం చ విందతి ఎనుచు భువనేశ్వరి కల్పవచనము హ్రీంకార జపము వలవ సిద్ధిని పొందిన యుపాస్కుడు ఐహిక భోగములను మోక్షము ననుభవించునని చెప్పుచున్నది. విశేష శ్రీ శంకరులు పంచదశి వనమాలా స్థనములో హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాం తనాఖ్యాం కీం నామ దుర్లభ మిహ త్రిపురాధివాసి 178 లలితా త్రిశతి భాష్య హే త్రిపురసుందరి, త్వద్వాచకమైన హ్రీం బీజమును ప్రతిదినము జపించువారులకు ఈ లోకమున దుర్లభమైనది ఏమియుండును అని హ్రీం బీజాక్షర మహత్వమును ముక్తకంఠముతో చాటినారు. శ్రీహర్షుడు ఆద్యంతములందు ప్రణవమును జేరి హ్రీం బీజమును జపించిన ఓం హ్రీం ఓం చింతామణి మంత్రమగుననియు తన్మంత్రజాపకుడు మూర్ఖుని మస్తకముపై హస్తముంచిన అతడు మహాకవి యగునని చెప్పి హ్రీంబీజ మహత్వ ఖ్యాపనము చేయుట గమనార్హము.